ಸರ್ವಂ ತ್ವತ್ಪದಂ ಪದ್ಮಯೋರನುದಿನಂ ಏವೌ ತ್ವತ್ಪದ ಪದ್ಮಯೋರನುದಿನಂ ತತ್ಕಾರುಣ್ಯಬುಧಾಂಬುಧೌ ತ್ವಯಿ ಪರೇ ತ್ವಯಿ ಪರೇ సత్వికసాంద్రేస్తిరా సత్వికసాంద్రే స్థిరాం భక్తి భక్తి భక్తజన ప్రియా పద్మనాభ ప్రభు ఏవం త్వత్పద పద్మయారనోదినం యస్తాత్మనామాత్మనోపి ఉత్కర్షులను వాజేది తత్కారుణ్యం தினமும் காப்பது அவன் கையில், தினமும் காப்பது அவன் கையில், தினமும் காப்பது அவன் கையில், தினமும் காப்பது அவன் கையில், தினமும் காப்பது அவன் கையில். முருகன் ரூபம் மாயையை நீக்குவது